புள்ளின் வாய் கிண்டானை பொல்லா அரக்கனை கிள்ளிக்களைந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகள் எல்லாரும் பாவைக்களம் புக்கார் வெள்ளி எழுந்து வியாழமுறங்கிற்று புள்ளும் சிலம்பினகான் போதறிக் கண்ணினாய் குள்ள குளிர குடைந்து நீராடாதே பள்ளி கிடத்தியோ பாவாய் நீ நன்னாளால் கள்ளம் தவிர்ந்து கலந்தேலோ ரெம்பாவாய். திருப்பாவை திவ்ய பிரபந்தம்லோ பத்மூடவ பாசுரம் புள்ளின்பாய் கிண்டானை அனே பாசுரம். ஈ பாசுரம் ஏ கோபகன்யகனு நித்திர நுச்சி லேபுத்துந்தோ ஆவிட கண்டி சௌந்தர்யంతో கூடின மனுஷி. ఈ కంటి సౌందర్యాన్ని చూసి మోహించి ఆ శ్రీకృష్ణుడే నా దగ్గరికి వస్తాడు, నేనెందుకు శ్రీకృష్ణ భవనం వెళ్ళాలి అనే భావంతో ఉందట ఆవిడ. అటువంటి మనిషిను నిద్ర నుంచి లేపుతున్నారు ఈ పాసుర ద్వారా. పాసురార్థానికి వస్తాం. పుళ్ళిన్వాయికి ముందు పాసురంలో ఈ గోపకన్యకులు రాములు వారిని గురించి ప్రస్తావించారు. కృష్ణావతార కాలంలో కృష్ణుని ఎదురుగా ఉన్నటువంటి మనం ఆ కృష్ణుణ్ణి ధిక్కరించి రాముల వారిని గురించి స్తోత్రం చేయడమా అనే రకంగా ఈ గోపకన్యక గోష్ఠీలో కొందరు ఆ విధంగా మాట్లాడడం జరిగినది. వెంటనే అండాళ్, ఇద్దరు ఒకటే కదా, సరి మనం ఇద్దరిని గురించి పాడుతాం అనే రకంగా ఈ పాసురంలో రాముల వారిని శ్రీకృష్ణుణ్ణి మార్చి మార్చి కీర్తిస్తూ ఉన్నారు. పుళ్ళిన్వాయి కిండానై. ఇక్కడ మరొక విషయం చెప్పాలి. ఒక దేవతను కీర్తించినప్పుడు మరొక దేవతను క్రిందపరిచరాదు. దేవతా దూషణం అనేది పనికిరాదు. ఇతర దేవతలను మనం దూషించకూడదు అనే విషయం కూడా ఈ పాసుర ద్వారా మనకు గోచరమవుతుంది. వేదంలో ఒక మంత్రం ఉంది, యో వై స్వాం దేవతాం అతియజతే ప్రస్వాయై దేవతాయై శ్యవతే స క్షోధుకో భవతి స పాపీయాన్ భవతి అని వేదం చెప్తుంది. ఎవరైతే తమకు మిక్కిలి ప్రియమైన ఒక దేవుణ్ణి కీర్తిస్తూ ఉన్నారో వాళ్ళు మరొక దేవతను కిందపరిస్తే నిందిస్తే వాళ్ళు పాపాన్ని సంపాదించుకుంటారు అని వేదం చెప్తుంది. అందువల్ల రాముల వారిని కీర్తించిన వ్యాజంగా శ్రీకృష్ణుణ్ణి మనం క్రిందపరచకూడదు, శ్రీకృష్ణుణ్ణి ధ్యానిస్తూ రాముల వారిని క్రిందపరచకూడదు. అందువల్ల ఇద్దరిని మనం మార్చి మార్చి ఈరోజు మనం కీర్తిస్తాం అనే రకంగా వీళ్ళు ఈ పాటను ప్రారంభం చేస్తున్నారు. పుళ్ళిన్వాయి కిండానై బకాసుర వధం చేసిన వృత్తాంతాన్ని ముందుగా అండాళ్ తెలియపరుస్తూ ఉన్నారు. భగవంతుడు వాణ్ణి చంపినాడు వీణ్ణి చంపినాడు అని చెప్తూ అందర్నీ చంపినవాడు కదా మీ స్వామి, ఇది గుణం క్రింద ఎట్లా వస్తుంది? భగవంతునికి సౌశీల్యం సౌలభ్యం వాత్సల్యం పరమోదారత్వం కృతిత్వం కృతజ్ఞత్వం ఎన్నో కళ్యాణ గుణాలు ఉన్నాయి. ఆ విధంగా ఉన్నప్పుడు అటువంటి చక్కని గుణాలను కీర్తించిన మనం వాణ్ణి చంపినాడు వీణ్ణి చంపినాడు అని చెప్పడంలో అది ఏ గుణ వరుసలో చేరుతుంది అని మన పెద్దలు ఒక చర్చ చేసుకున్నారు. అప్పుడు వాళ్ళు ఏమి సమాధానం అన్నారంటే, ఆ విధంగా చంపడం అనేది విరోధి నిరసన శీలత్వం అనేటువంటి ఒక గుణ వరుసలోనే వస్తుంది, అది తప్పు కింద రాదు అని సమాధానం చెప్పడం జరిగేది. భగవంతునికి విరోధి ఎక్కడ ఉన్నారు? నమే ద్వేష్యోస్తి నప్రియ అని గీతలో భగవంతుని చెప్తున్నాడు. నాకు ద్వేషి లేదు, నాకు ప్రియమైన వాడు లేదు అని చెప్పేశారు భగవంతుడు. సమోహం సర్వభూతేషు, అందరికీ నేను సమానమే అని చెప్తున్నారు భగవంతుడు. అటువంటి భగవంతుడు అతనికి విరోధి అనేవారు ఎవరు లేదు. అతన్ని ఆశ్రయించే మనపోటి భక్తులు, మనకు ఎవరైతే విరోధం చేస్తున్నారో వాళ్లంతా భగవంతునికి విరోధి కింద లెక్క, అట్లా మనం తీసుకోవాలి. అందువల్ల బకాసుర వధం చేసిన వృత్తాంతాన్ని ముందు చెప్తున్నారు. పుళ్ళిన్వా ఈ కిండానై, కంసుని చేత పంపబడిన బకుడు అనేవాడు కొంగ రూపంలో శ్రీకృష్ణుని ఎదురుగా ఆ బృందావనంలో కృష్ణుడు ఉండే సమయంలో కృష్ణుణ్ణి సంహారం చెయ్యాలా అట్లే మృంగాలా అనేటువంటి భావంతో వచ్చాడు. కృష్ణుడు ఎదురుగా అతన్ని చూడకుండా ఉండే సమయంలో వేగంగా వచ్చి ఆ శ్రీకృష్ణుణ్ణి అట్లనే మృంగేశాడు. శ్రీకృష్ణుడు అతని యొక్క మెడలో ఉన్నాడు. ఇప్పుడు వెంటనే శ్రీకృష్ణుడు బకాసురుడు ఈ విధంగా చేశాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకొని శ్రీకృష్ణుడు తమ శరీరాన్ని ఉష్ణంగా మారినట్టు చేసుకున్నాడు. దాన్ని సమాళించకుండా తట్టుకోకుండా ఆ బకాసురుడు ఆ శ్రీకృష్ణుణ్ణి అట్లనే కక్కేశాడు. కింద ఎదురుగా నిలిచిన శ్రీకృష్ణుడు ఆ బకాసురుణ్ణి అట్లనే అతని నోట్లో చేయి పెట్టి అట్లనే చీల్చి పారేశాడు. ఒక క్షణంలో జరిగినటువంటి ఈ బకాసుర వధ వృత్తాంతాన్ని ఆండాళ్ ఆరంభంలో చెప్పడం జరుగుతుంది. పుళ్ళిన్వా ఈ కిండానై అని చెప్తున్నారు. వెంటనే పొల్లా అరక్కనై కిళ్ళిక్కడైందానై కీర్తిమై పాడిపోయి. ఈ బకాసుర విషయంలో మరొక విషయం మనం చెప్పాలి. ఆ బకాసురుణ్ణి శ్రీకృష్ణుడు ఎట్లయితే అతని యొక్క నోరును అట్లే చీల్చి పారేశాడో, మన ఎదురుగా కనపడే ఆ నరకము యొక్క వాకలి యొక్క వాకలిని కూడా ఇదే విధంగా చీల్చి పారేయాలా అనే అర్థం కూడా లోపల దాగి ఉంది. పొల్లా అరక్కనై కిళ్ళిక్కడైందానై ఆ దుష్టుడుగా ఉన్నటువంటి ఆ రావణుడు ఎలా దుష్టుడైనాడంటే, జగన్మాత జగత్పితాగా ఉన్నటువంటి ఆ రామచంద్రమూర్తి సీతమ్మ సీతమ్మ రామచంద్రమూర్తి వాళ్ళిద్దరినీ వేరు చేశాడు. దానివల్ల అతని యొక్క అతడు దుష్ట ప్రకృతి అనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అందువల్ల పొల్లా అరక్కనై దుష్టుడుగా ఉండే ఆ రావణుడు అతన్ని పొల్లా అరక్కనై కిళ్ళిక్కడైందానై గిల్లి పారవేసిన వాణ్ణి ఆ శ్రీరామచంద్రమూర్తిను అతని యొక్క కీర్తిమై పాడిపోయి అతని యొక్క కీర్తిను పాటలుగా పాడుతూ పుళ్ళిన్వా ఈ కిండానై పొల్లా అరక్కనై కిళ్ళిక్కడైందానై కీర్తిమై పాడిపోయి పిళ్ళెగళెల్లారుం పావైక్కడం పుక్కార్. మన వాళ్ళందరూ ఆ తిరుపావై వ్రతాన్ని అనుష్ఠించే ఆ సంకేత ప్రదేశానికి చేరారు. ఆ విధంగా వెళ్తున్నారు వాళ్ళు. పిళ్ళెగళెల్లారుం పావైక్కడం పుక్కార్, అదో పోతూనా చూడు వాళ్ళు అని ఆంటాళ్ళు చెప్తున్నారు. వెళ్ళి ఎళుందు, ఇదిగో చూడు తెల్లవారింది, వెళ్ళి ఎళుందు బృహస్పతి అస్తమించినాడు, ఈ శుక్రుడు ఉదయమైనాడు. వెళ్ళి ఎళుందు శుక్రుడు ఉదయమైనాడు, వ్యాళం ఉరంగిట్రు బృహస్పతి అస్తమనమయ్యాడు. తెల్లవారింది అనేదానికి ఇది ఒక గుర్తు. పుళ్ళుం శిలంబినఘాన్, పక్షులు శబ్దిస్తున్నాయి చూడు అని మళ్ళా చెప్పడం జరుగుతుంది. వెళ్ళి ఎళుందు వ్యాళమురంగిత్తు పుళ్ళుం శిలంబినహాన్ పోదరి కన్నినాయి పోదు అరి కన్నినాయి. ఒకనొక పుష్పంలో కూర్చుని ఉన్నటువంటి తుమ్మెదలాంటి ఆ నేత్ర సౌందర్యంతో కూడిన ఓ గోపకన్యక. పోదరి కన్నినాయి మరొక అర్థం. పోదు అంటే పుష్పం, అరి అంటే జింకలాంటి ఆ నేత్ర సౌందర్యంతో కూడినటువంటి ఓ గోపకన్యక. పోదరి కన్నినాయి కుళ్ళ కుడిర కుడైందు నీరాడాదే. ఈ ధనుర్మాసంలో తెల్లవారిజామున నిద్ర నుంచి లేచి ఆ చల్ల నీటిలో స్నానం చేయకుండా కుళ్ళ కుడిర కుడైందు నీరాడాదే పళ్ళిక్కిడత్తియో, ఇంకా శయనించి ఉన్నావా, పావాయి నిన్ను వదిలేసిపోవడానికి మా వల్ల కాలేదు, నువ్వు అతిరూప సుందరిగా ఉన్నావు, పావాయి నీ నన్నాళాల్. ఇది ఎటువంటి దినం, సుదినం కదా, ఆ భగవత్ సందర్శనం చేసే ఆ రోజు మనకు శుభదినం కదా, పావాయి నీ నన్నాళాల్ కళ్ళం తవిర్ందు. నీ మనస్సులో వేరే అభిప్రాయం ఏదైనా ఉండినట్టయితే ఆ అభిప్రాయాన్ని మార్చుకో తల్లి. కళ్ళం తవిర్ందు అంటే ఈమె యొక్క మనస్సులో వేరే అభిప్రాయం అంటే, దేహమే ఆత్మ, ఈ దేహం ఆత్మ అంటే ఆత్మ వేరు దేహం వేరు, దాన్ని అర్థం చేసుకోకుండా ఈ దేహమే ఆత్మ అనేటువంటి భావంతో కొందరు ఉంటారు, మరీ కొందరు ఈ దేహం నాది అనేటువంటి భావంతో ఉంటారు, ఈ దేహంలో ఉన్నటువంటి కరచరణాది అవయవాలు నాది అని అనుకుంటారు. నిజంగా ఇదంతా భగవంతుడు మనకిచ్చినటువంటిది, భగవద్ అనుగ్రహం వలన మనకు వచ్చినది ఇదంతా. దాన్ని భగవంతునికి అధీనంగా ఉన్నటువంటి ఈ ఆత్మతత్వాన్ని, భగవంతునికి అధీనంగా ఉన్నటువంటి ఈ దేహాన్ని మనది అని అనుకోవడమే, ఇది ఒక రకంగా చూస్తే ఇది చోర వృత్తి అని భారతం మనకు తెలియపరుస్తూ ఉంది. కిం తేన నకృతం పాపం చోరేణ ఆత్మాపహారిణ అంటుంది భారతం. అందువల్ల మన ఆత్మను అపహారం చేస్తున్నాం మనం. అందువల్ల ఆ భగవంతునికి అధీనంగా ఉన్నటువంటి ఆత్మను మనది అని మనం అనుకోవడం, ఇది ఒక రకంగా దొంగతనం చేసిన క్రింద వస్తుంది. అందువల్ల ఇది తప్పు అనేటువంటి దాన్ని ఈ పాసురంలో మనకు తెలియపరుస్తున్నారు. పళ్ళిక్కిడత్తియో పావాయిని నన్నాళాల్ కళ్ళం తవిర్ందు, ఆ కళ్ళం తవిర్ందు అనే పదము చేత ఈ విషయాన్ని మనకు ఆండాళ్ళు తెలియపరుస్తున్నారు. కళ్ళం తవిర్ందు కలందేలో రెంబావాయి, మా గోష్ఠిలో ఒక ఆమెగా నువ్వు చేరాలి కదా, నువ్వు ఉంటే కదా బాగుంటుంది అని కళ్ళ కలందు ఏలో నువ్వు ఆ విధంగా వచ్చి చేరు అని ప్రార్థన చేసిన వెంటనే వాళ్ల గోష్ఠిలో ఒక ఆమెగా ఈమె కూడా చేరి మరో గోపకన్య యొక్క ఇంటి వాకలికి చేరుతున్నారు. అండాళ్ తిరువడిగలే శరణం. ఏ శరణం, ఏ శరణం.